పంతొమ్మిది కారేత్రి భాసం కారేత్రి కారేతృత్వం నామకుర్విత్యా జ్ఞాపైతృత్వం జాయమాన కార్యగోచర కృత్యుత్పత్తి హేతు కర్మోద్బోధక స్వరూప లిజ్లో తన్యప్రత్యదునాం ధర్మ విధిని స్వభావేనేత్యువతే తేషాం శబ్దాత్మకతయ జడాన తథాత్వా సంభవాత్ తదధిష్టాన చైతన్యరూపతయా సర్వే వేదాయత్రైకం భనంతి ఇతి శ్రుత్యా వేదస్యాత్మా భేదేన స్వప్రకాశకతయా అర్థప్రకాశన ద్వారా ప్రామాణ్య విధినా మపి వేణేక దేశతయా ప్రేరణరూపత్వాత్ తదధిష్టాన చైతన్యాత్మనా కారేతీతి తథా ఏష హేన సాధు కర్మ కారేతి ఇతి శ్రుతేః ఓం కారై తై య నమః ఆం వి కారేతృత్వమనగా చేయుమని యాజ్ఞాపించుట. జన్మ నెత్తుచున్న జీవుల యొక్క జన్మ ఎనెడు ఏ కార్యము గలదో తగ్గోచరమగు విషయమగు కృతి యొక్క 64 పుట్టుకకు హేతువైన కర్మను బోధించుట విధి ఆజ్ఞా నిష్ఠభాసముతో లీజ్ లోట్ తవ్య ప్రత్యయముల ధర్మమని చెప్పబడుచున్నది. లీజ్ లోట్ తవ్య ప్రత్యయములు శబ్దరూపములగుట వలన అవి జడములు జడాత్మకములైన శబ్దములకు కర్మబోధకత్వమ సంభవము. అందువలన తదధిష్టాన చైతన్యము ద్వారా శబ్దములు కర్మబోధక సాధనములగుచున్నవి. సర్వే వేదాయస్త్రైకం భవంతి ఎడే వేదములు బ్రహ్మ విషయమున బ్రహ్మాభిన్నములగుచున్నవి అను శృతివచనానుసారము వేదమునకు ఆత్మాభేదము ఎప్పారుచున్నది. చెప్పుటచేత స్వయం ప్రకాశమానమగుటచేత అర్థప్రకాశనము ద్వారా ప్రామాణ్య విధి వాక్యములకు గూఢ వేదైక దేశత్వము వేదములో నొక భాగము ఉండుట వలన చోదన ప్రేరణ ధర్మమున్నది. ఏష హేన సాధుకర్మ కారేతి ఈ పరబ్రహ్మయ కర్మను చక్కగా జయించుచున్న దను శృతి ప్రామాణ్యముననుసరించి పరమేశ్వరి తదధిష్టాన చైతన్యాత్మరూపమున జీవుల చేత సర్వకర్మలను జయించుచుండును గానకారేత్రీయను నామము అనాన్వర్థమై